Oh. నన్ను మరిచి తన కాలాయి కాకే Trump Warren. Good morning. How's that going for you, Steve? Well, it's a mess. Thanks for joining us. Scraping your mouth. ఆకాశం గుప్పిట్లో చిక్కేదేనా, మేఘాలు హద్దుల్లో ఉండేవేనా, ఉండల్లో ఆగేవి కప్పేవేనా, రెప్పల్లోనా ఆ మాత్రం నేనేంటో అర్థం కాదా. నీ జడల పాయలో ఉండే చిక్కుకున్నదే మరి రమ్మన్న రాకున్నదే, అడగాలి నిన్నని వద్దు ఆగిపోమ్మని ఒక జంజాటం చంపేస్తోంది. గుండె తలుపు తట్టకు నిన్ను నాలో వెదకకు. ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా, ఒక్కసారి తొంగి